కొత్త సిల్క్ గుడ్డల్లే గల్ఫ్ సెంట్ బుడ్డల్లే జలకొలిచ్చు నీ జిలుగులే అబ్బో కేక రత్తాలు వేడి వేడి లడ్డల్లే డబుల్ కాట్ బ్రెడ్డల్లే పాటమైన పట్టింపులే